వాతావరణం 10వ భాగం. 1902లో టెహ్రాన్ దబార్ వాతావరణంలో రెండు విలక్షణమైన ప్రాంతాలు ఉన్నాయని సూచించాడు. అడుగున ఉన్నదంతా మనకు మామూలుగా తెలిసిన వాతావరణం, మేఘాలు, వర్షాలు, గాలిదుమారాలు వగైరా అన్నీ ఉన్న ఈ ప్రాంతానికి చెందినవే. ఈ ప్రాంతానికి టెహ్రాన్ దబార్ ట్రోపోస్ఫియర్ అని పేరు పెట్టాడు. మార్పు చెందే గోళం అన్న అర్థం గల గ్రీకు పదం నుండి ఇది వచ్చింది. భూమధ్యరేఖకి 10 మైళ్ళ ఎత్తు వరకు ఈ ట్రోపోస్ఫియర్ విస్తరించి ఉంటుందని ఇతడు నమ్మాడు. భూమధ్యరేఖకి దూరం అవుతున్న కొద్దీ ట్రోపోస్ఫియర్ ఎత్తు తగ్గుతూ ఉంటుంది. ధ్రువాల వద్ద ట్రోపోస్ఫియర్ ఎత్తు 5 మైళ్ళే ఉంటుంది. ఉష్ణోగ్రత పెరుగుదల ఆగిపోయే ఎత్తే ట్రోపోస్ఫియర్కి సరిహద్దు. ట్రోపోస్ఫియర్కి పైన ఉన్న ప్రాంతంలో వర్షాలు, దుమారాలు మొదలైనవి ఏవీ ఉండవని టెహ్రాన్ దబార్ అనుకున్నాడు. అందుకే ఆ ప్రాంతానికి స్ట్రాటోస్ఫియర్ అని పేరు పెట్టాడు. పొరలు గల గోళం అన్న అర్థం గల గ్రీకు పదం నుండి ఇది వచ్చింది. 4వ అంశం, ప్రశస్త వాయువులు, అయాన్లు. వాతావరణ వాయువులలో ఇంకా తెలియని ఆ 1% ఏముంది అన్న ప్రశ్నకి ఇప్పటికీ సమాధానం లేదు. 1882 నుండి జాన్ విలియం స్ట్రట్ లార్డ్ రాలీ అనే ఇంగ్లీషు శాస్త్రవేత్త నైట్రోజన్ని శ్రద్ధగా అధ్యయనం చేస్తున్నాడు. ఇతర పరమాణువులతో పోలిస్తే నైట్రోజన్ పరమాణువు బరువు ఎంతో తెలుసుకోవాలని అతడి ఉద్దేశ్యం. పరీక్ష కోసం వాడే నైట్రోజన్ని 2 విధాలుగా సేకరించాడు. మొదటి పద్ధతి గాలిలో ఉన్న ఆక్సిజన్, నీటి ఆవిరి, కార్బన్ డైఆక్సైడ్, ధూళి మొదలైన వాటినన్నిటినీ తొలగించటం. 2వ పద్ధతి కొన్ని ప్రత్యేక ఖనిజాలను ఉపయోగించి నైట్రోజన్ను తయారు చేయటం. 2వ పద్ధతి నైట్రోజన్ పరమాణువుని ఏ ఖనిజం నుండి తీసినా పరమాణువు బరువు మాత్రం 1 కావడం గమనించాడు ర్యాలీ. కానీ గాలి నుండి తీసిన నైట్రోజన్ పరమాణువుల బరువు మాత్రం ఖనిజం నుండి తీసిన పరమాణువుల కన్నా కాస్త ఎక్కువ ఉంది. తేడా ఎందుకు వస్తోందో ర్యాలీకి అర్థం కాలేదు. పరిశోధనా వివరాలను వెల్లడి చేస్తూ ఈ చిక్కుముడి విపమని ఇతర శాస్త్రవేత్తలని అభ్యర్థించాడు. ఇంతలోనే సర్ విలియం రామ్సే అనే స్కాటిష్ రసాయనిక శాస్త్రవేత్త ఈ సమస్యను చేపట్టడానికి అనుమతి కోరాడు. దేనితోనూ కలియని గాలిబుగ్గను కావెండిష్ కనుక్కోవటం అతడికి గుర్తు. బహుశా ఆ ప్రయోగంలో నైట్రోజన్ కన్నా బరువైన వాయువేదో కలిసిందేమో. ఖనిజం నుండి తీసిన నైట్రోజన్ అయితే శుద్ధమైన నైట్రోజన్ మాత్రమే అయి ఉంటుంది. కానీ గాలిలోంచి తీసిన నైట్రోజన్లో మరేదో బరువైన అజ్ఞాత వాయువు కలిసి ఉండవచ్చు. అందుకే గాలిలోంచి తీసిన నైట్రోజన్ బరువు కాస్త ఎక్కువగా ఉండవచ్చు. ఆనాటికే రసాయనిక శాస్త్రవేత్తలకి స్పెక్ట్రోస్కోప్ వినియోగం గురించి బాగా తెలుసు. ఈ సాధనంతో అణువులని, పరమాణువులని గుర్తుపట్టవచ్చు. వాయువుని వేడి చేస్తే కాంతిని వెలువరిస్తుంది. ఈ కాంతిలో చిన్న చిన్న తరంగాలు ఉంటాయి. ప్రతి అణువు లేక పరమాణువు కొన్ని ప్రత్యేక తరంగ దైర్ఘ్యాల వద్దే కిరణాలను వెలువరిస్తుంది. వేలిముద్రల సహాయంతో మనిషిని గుర్తుపట్టినట్టు తరంగ దైర్ఘ్యాల సహాయంతో అణువుని గుర్తుపట్టవచ్చు. కావెండిష్ చేసిన ప్రయోగాన్నే రామ్సే కూడా చేసి చూశాడు. ఆ ప్రయోగంలో గాలిబుగ్గలోని వాయువులను పరీక్షిస్తే దాని తరంగ దైర్ఘ్యాలకి, నైట్రోజన్ తరంగ దైర్ఘ్యాలకి మధ్య ముఖ్యమైన తేడాలు ఉన్నట్లు తెలిసింది. అప్పటి వరకు తెలిసిన మరే ఇతర మూలకాలు అలాంటి తరంగ దైర్ఘ్యాలను వెలువరించలేదు. 1895లో రామ్సే ఇదో కొత్త మూలకం అని నిస్సందేహంగా తెలుసుకున్నాడు. దానికి ఆర్గాన్ అని పేరు పెట్టాడు. ఈ గ్రీకు పదానికి జడం అని, సోమరి అని అర్థం ఉంది. ఈ ఆర్గాన్ అణువులు ఒకదానితో ఒకటి కూడా కలియవు. అందుకే ఆర్గాన్ అణువులో ఒకే పరమాణువు ఉంటుంది. ఒక్క ఆర్గాన్ పరమాణువు బరువు 2 పరమాణువులతో కూడుకున్న నైట్రోజన్ అణువు బరువు కన్నా ఎక్కువ ఉంది.